రక్తం పుస్తకం 14వ భాగం. రక్తంలో రూపం గల అంశాల శాతం 45, అంటే ఇంచుమించు సగభాగం అన్నమాట. ద్రవ్యభాగం శాతం 55. ద్రవ్య రూపంలో ఉండే అంశాన్నే ప్లాస్మా అంటారు. గ్రీకులో ఈ మాటకి రూపం లేనిది అని అర్థం. ఈ ప్లాస్మా వలనే రక్తం ద్రవంలా ప్రవర్తిస్తుంది. రక్తంలో కేవలం రూపం గల అంశాలు మాత్రమే ఉంటే వాటిని కదిలించడం కష్టం, అసాధ్యం కూడా. గుండె వాటిని పంప్ చేయలేదు. ఆక్సిజన్ని మోస్తున్న ఎర్రకణాలు ప్లాస్మాలో కొట్టుకుపోతూ శరీరం అంతా ప్రయాణిస్తాయి. తెల్లకణాలు ప్లాస్మాలో కొట్టుకుపోతూ శరీరంలో ఎక్కడ బ్యాక్టీరియా ఉంటే అక్కడికి చేరతాయి. ప్లేట్లెట్లు కూడా రక్తస్రావం జరిగే చోటికి ప్లాస్మా వలనే చేరుకుంటాయి. ఇవి కాకుండా అసలు ప్లాస్మాకే శరీరంలో ఎన్నో ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. ఉదాహరణకి కాలేయంలోని కణాలలో ఎన్నో రసాయన చర్యలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఎంతో వేడి పుడుతుంది. ఆ వేడి అక్కడే ఉండిపోతే కాలేయంలో కణాలు దెబ్బతింటాయి. ఇందుకు భిన్నంగా చర్మంలో ఉండే కణాలకి గాలి సోకుతూ ఉంటుంది, కాబట్టి అవి వేడిమిని కోల్పోతూ ఉంటాయి. అది అలాగే నిరంతరాయంగా జరిగితే చర్మ కణాలలో వేడి నష్టం కావడం వల్ల కణాలు చల్లబడి చచ్చిపోయే అవకాశం ఉంది. ప్లాస్మా కాలేయంలోని వేడిమిని తొలగిస్తుంది. అలాగే ప్లాస్మా చర్మంలోకి వేడిని చొప్పిస్తుంది, కాబట్టి చర్మం వెచ్చగా ఉంటుంది. ఈ విధంగా ప్లాస్మా వల్ల శరీరంలో వేడిమి సమంగా ఉంటుంది. శరీరాంగాల వేడిమిలో విపరీతమైన మార్పులు రాకుండా కాపాడుతుంది. బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చర్మంలో చిన్న చిన్న రక్తనాళాలన్నీ వ్యాకోచిస్తాయి, కాబట్టి చర్మంలోకి మరింత రక్తం ప్రవేశిస్తుంది. ఆ రక్తంలోని వేడి చర్మంలోంచి బయటికి పోతుంది, అందువల్ల శరీరం చల్లగా ఉంటుంది. అదే బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చర్మంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి, అంటే అక్కడికి ఎక్కువ రక్తం రాదు, కాబట్టి వేడి శరీరంలోనే భద్రపరచబడుతుంది, శరీరం వెచ్చగా ఉంటుంది. అందుకే వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చర్మం కందినట్లు కనిపిస్తుంది. బయట చలిగా ఉన్నప్పుడు చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది. ప్లాస్మాలో వట్టి నీరు మాత్రమే ఉన్నా కూడా ఉష్ణోగ్రతలో ఈ మార్పులన్నీ సాధ్యమవుతాయి. కానీ ప్లాస్మాలో 92% మాత్రమే నీరు ఉంటుంది. తక్కిన 8% ప్లాస్మాలో కరిగిన వివిధ రకాల పదార్థాలు ఉంటాయి. శరీరంలో పరిస్థితులు సమతౌల్యంగా ఉండేందుకు ఈ పదార్థాలు ఎంతో అవసరం. ఉదాహరణకి శరీరంలో జరిగే కొన్ని రసాయన చర్యలు ఆమ్లాలను పుట్టించేవిగా ఉంటాయి, మరికొన్ని చర్యలు క్షారాలను పుట్టించేవిగా ఉంటాయి. దేహధాతువులలో ఆమ్లం పాలు కానీ క్షారం పాలు కానీ మరీ ఎక్కువ అయితే కణాలు చచ్చిపోతాయి. అటు ఇటు కానీ తటస్థ పరిస్థితులే కణాల మనుగడకి అనుకూలంగా ఉంటాయి. ప్లాస్మాలో ఆమ్లాలతో క్షారాలతో కలిసి చర్య జరిపే రసాయనాలు ఉంటాయి. ఆ విధంగా పరిసరాలను తటస్థంగా ఉంచడంలో ప్లాస్మా దోహదం చేస్తుంది. అతి సూక్ష్మమైన రక్తనాళాల్లో నీరు తదితర పదార్థాలు నాళాలలో నుంచి బయటికి, బయట నుంచి లోపలికి మారే ప్రక్రియలను కూడా ప్లాస్మాలోని రసాయనాలు నియంత్రిస్తాయి. శరీరానికి అవసరమైన పదార్థాలని ప్లాస్మా దేహాంగాలకి సరఫరా చేస్తుంది. ఎర్రకణాలు తెచ్చే ఆక్సిజన్ ఒక్కటే దేహాంగాలకి సరిపోదు. ఆక్సిజన్ కలిసి శక్తి పుట్టే కొన్ని పదార్థాలు కూడా దేహానికి కావాలి. ఆ పదార్థాలు మనకి ఆహారం ద్వారా వస్తాయి. మనం తినే ఆహారం కడుపులో, పేగులలో జీర్ణమవుతుంది. సంక్లిష్టమైన అణువులు పేగులలో భేదింపబడి పేగుల గోడలలోకి గ్రహించబడి ప్లాస్మాలోకి ప్రవేశిస్తాయి. శరీరం ఈ చిన్న చిన్న అణువులను కలిపి మరింత సంక్లిష్టమైన అణువులుగా కూర్చి పిండి పదార్థంగానూ కొవ్వుగానూ మార్చి భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంటుంది. ఇతర సరళమైన అణువులు కలిసి శరీరానికి అవసరమైన ప్రోటీన్ అణువులుగా మారతాయి.